భూకంపాలు పుస్తకం 7వ భాగం. ఈ మొహరవీకిక్ విచ్ఛిన్నత భూమి మీద అంతటా కనిపిస్తుంది. ఉపరితలం నుండి 6 నుండి 35 కిలోమీటర్ల లోతులో ఎక్కడైనా ఈ విచ్ఛిన్నత ఉంటుంది. సముద్రాలలో కన్నా ఖండాలలో దీని లోతు ఎక్కువగా ఉంటుంది. మొహరవీకిక్ విచ్ఛిన్నతకి పైన ఉండే పొరనే క్రస్ట్ అంటారు. దాని కింద ఉండే ప్రాంతమే మాంటిల్. భూకంప తరంగాల నుండే ఆ మాంటిల్ గురించి మనకు తెలిసింది. తరంగాలలోని సమాచారం బట్టి మాంటిల్లో ఎలాంటి రాళ్ళు ఉంటాయో కూడా అంచనా వేయవచ్చు. ఏదో ఒకనాటికి శాస్త్రవేత్తలు క్రస్ట్ గుండా చివరి కంట అంటే మాంటిల్ వరకు డ్రిల్ చేసి మాంటిల్కు చెందిన రాళ్ళని పైకి తేగలరేమో. బెనో గుటెన్బర్గ్ అనే జర్మన్ శాస్త్రవేత్త అమెరికాకి వలసపోయి అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించాడు. ఇతగాడు ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. 1914 గుటెన్బర్గ్ సూటిగా భూమి కేంద్రం ద్వారా ప్రసరించే భూకంప తరంగాలని అధ్యయనం చేశాడు. అలాంటి తరంగాలు కొంత లోతుకు పోయాక హఠాత్తుగా వేగం మార్చుకోవటమే కాక ప్రసార దిశను కూడా మార్చుకుంటాయని అతడు నిరూపించాడు. భూమి ఉపరితలం కింద 2900 కిలోమీటర్ల అడుగున మరో విచ్ఛిన్నత ఉందని అతడు కనుక్కున్నాడు. దీనిని గుటెన్బర్గ్ విచ్ఛిన్నత అంటారు. మొహరవీకిక్ విచ్ఛిన్నత నుండి గుటెన్బర్గ్ విచ్ఛిన్నత వరకు విస్తరించి ఉన్నదే మాంటిల్. గుటెన్బర్గ్ విచ్ఛిన్నత నుండి భూమి కేంద్రం వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని కోర్ అంటారు. ఒక విధంగా చూస్తే భూమి అంతరంగ నిర్మాణం కోడిగుడ్డ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. కేంద్రంలో ఉన్న కోర్ గుడ్డులో చందమామ లాంటిది. దాని చుట్టూ ఉండే మాంటిల్ గుడ్డులో తెల్లసన లాంటిది. గుడ్డుపైన ఉండే గట్టి పెంకు లాంటిది క్రస్ట్. భూమి లోపలికి పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. గుటెన్బర్గ్ విచ్ఛిన్నతను చేరుకునేసరికి ఉష్ణోగ్రత 3110 సెంటీగ్రేడ్ ఉంటుంది. మాంటిల్ ఘనంగానే ఉన్నా చాలా వేడిగా ఉంటుంది. కోర్ ఇంకా వేడిగా ఉంటుంది. 2 రకాల అంతరంగ తరంగాలు ఉన్నాయి. ఒకటి ముందుకి వెనక్కు అంటే ప్రసార దిశలో ఊగిసలాడుతుంది. వీటిని దైర్ఘ్య తరంగాలు అంటారు. 2వది ప్రసార దిశకి అడ్డుగా ఊగిసలాడుతుంది. వీటిని తిర్యక్ తరంగాలు అంటారు. దైర్ఘ్య తరంగం గుటెన్బర్గ్ విచ్ఛిన్నతను చేరుకున్నదంటే కొద్దిగా దిశ మారినా ఇంకా ముందుకు సాగిపోతుంది. కానీ తిర్యక్ ప్రకంపనం గుటెన్బర్గ్ విచ్ఛిన్నత వద్ద ఆగి వెనక్కు మళ్ళుతుంది. దైర్ఘ్య తరంగం ద్రవ్యాలలో ప్రసారం కాగలదు. కానీ తిర్యక్ తరంగం కాలేదు అన్న విషయం శాస్త్రవేత్తలకి తెలుసు. తిర్యక్ తరంగాలకి ప్రవేశం ఇవ్వటం లేదు. కనుక భూమి యొక్క కోర్ ద్రవ్య రూపంలో ఉండి ఉండాలని శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. కోర్ ద్రవ్యం కనుక అత్యధిక సాంద్రత కలది కనుక అందులో రాయికి బదులు లోహం ఉండి ఉండాలని శాస్త్రవేత్తలు భావించారు. సర్వసామాన్యమైన సాంద్రమైన లోహం ఇనుము. కనుక భూమి కోర్ అంతా కుతుకుతలాడే ద్రవ్య ఇనుము అని, అందులో ఇనుమును పోలిన నికెల్ అనే మూలకం కూడా కలిసిందని శాస్త్రవేత్తలు భావించారు. ఆ విధంగా భూకంపాల వల్ల భూమి అంతరంగాన్ని గురించిన ఎంతో విలువైన సమాచారం అందింది. భూకంపాలే లేకుంటే ఆ సమాచారం మనకు దొరికే అవకాశమే ఉండేది కాదు.